భస్మ జాబాల ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. విషయ సూచిక ఉపనిషత్ పరిచయ శ్లోకము ప్రథమ అధ్యాయము భస్మతత్వము 1.1 ఈశ్వరస్తుతి 1.2 భస్మవిధి గూర్చి భుసుండుని పరిప్రశ్న 1.3 భస్మ వర్ణన 1.4 భస్మధారణ 1.5 భస్మధారణ నిత్యధర్మము 1.6 భస్మధారణ నిత్యధర్మము తప్పినచో ప్రాయశ్చిత్తము 1.7 భస్మధారణ ఫలస్తుతి. ద్వితీయ అధ్యాయము జీవులకు భస్మేశ్వరుని ఉపదేశము 2.1 మనుష్యుని ప్రధాన కర్తవ్య విషయమై భుసుండుని పరిప్రశ్న 2.2 శివలింగ పూజా సాధనములు 2.3 రుద్ర మంత్రములు 2.4 ఈశ్వరుడు తన మూలతత్వమును వర్ణించుట 2.5 విశ్వేశ్వరుని ఉపదేశము 2.6 కాశీ వర్ణన 2.7 ప్రాయశ్చిత్తము 2.8 శివలింగ పూజా విధానము ఫలశ్రుతి 2.9 శివలింగ ఉపాసన ఫలశ్రుతి 2.10 కాశీలో ప్రాణములు విడుచువాడు పొందు ఉత్తమ స్థితి 2.11 బ్రహ్మవిద్య అధ్యయన అభ్యాసములు ఫలశ్రుతి 2.12 ఈశ్వర విముఖులు పొందు దుర్గతులు. భస్మ జాబాల ఉపనిషత్ సారాంశ పుష్పం.